కోడళ్ళే వాళ్ళు లక్ష్మీ సరస్వతులు. వాళ్ల కాపురాలు వేరు, గమనాలు వేరు. పొరపాటున ఒక చోట చేరితే గగనం గగనాకారమే. ఆ ఇల్లాంతో నోళ్లలో పడి గుట్టుగా ఉన్న నలుమగముల బ్రహ్మ, 10 అవతారాల విష్ణువు పాపం రచ్చకెక్కారు. పొందులు నీతో చాలును, పొందులు నీతో చాలును. గుడ్డము పైనున్న కోనేటి రాయని అడ్డగించుకుంటి వస్తయ్యా, గుడ్డము